చూచు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపై చాలిక నాకు లోటు లేదిక రూపమిచ్చినావు నీ శ్వాసతో జీవమిచ్చి జన్మనిచ్చినావు నీ చేతితో నన్ను మలచి రూపమిచ్చినావు నీ శ్వాసతో జీవమిచ్చి జన్మని చినావు నీ వాక్కుతో నన్ను నడిపి జీవింపనేర్పినావు నీవిచ్చిన ఫలములతో నిన్ను చేరినాను స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక వచ్చినాను రుధిర రహిత బలిగా అప్పముని దేహముగా రసముని రుధిరముగా అర్పించగ వచ్చినాను రుధిర రహిత బలిగా అపర క్రీస్తు హస్తములతో అందుకును స్వామి ప్రియతనయు నిరూపముగా మహిమ పరచు తండ్రి స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక అర్పించెదని స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోక పాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదు.